Book 2 6 6 القراءة والكتابة చదవడం మరియు వ్రాయడం أنا أقرأ నేను చదువుతాను أنا أقرأ حرفا నేను ఒక అక్షరం చదువుతాను أنا أقرأ كلمة. నేను ఒక పదాన్ని చదువుతాను. أنا أقرأ جملة. నేను ఒక వాక్యాన్ని చదువుతాను. أنا أقرأ خطابا. నేను ఒక లేఖని చదువుతాను. أنا أقرأ كتابا. నేను ఒక పుస్తకాన్ని చదువుతాను. أنا أقرأ. నేను చదువుతాను. أنت تقرأ. أنت تقرأين. నువ్వు చదువు. هو يقرأ. అతను చదువుతాడు. أنا أكتب. నేను వ్రాస్తాను. أكتب حرفا. నేను ఒక అక్షరాన్ని రాస్తాను. అక్తుబు కలిమతన్. నేను ఒక పదాన్ని వ్రాస్తాను. అక్తుబు జుమ్లతన్. నేను ఒక వాక్యాన్ని రాస్తాను. అక్తుబు ఖితాబన్. నేను ఒక ఉత్తరాన్ని రాస్తాను. అక్తుబు కితాబన్. నేను ఒక పుస్తకాన్ని రాస్తాను. أنا أكتب. నేను రాస్తాను. أنت تكتب. أنت تكتبين. నువ్వు వ్రాయి. هو يكتب. అతను రాస్తాడు.